براءكم من الله ورسوله إلى الذين عاهدتم من المشركين فسيحوا في الأرض أربعة أشهر واعلموا أنكم غير معجز الله وأن الله مخزي الكافرين الله طرف نندي آيانا طرفت طرف نندي మీరు ఒడంబడికలు చేసుకున్న ముష్రిక్కులకు విముక్తి ప్రకటించబడుతోంది. కనుక మీరు దేశములో స్వేచ్ఛగా ఇంకా 4 నెలలు తిరగండి. మీరు అల్లాను అసక్తుడుగా చెయ్యలేరని తెలుసుకోండి. అల్లా సత్య తిరస్కారులను పరాభవం పాలు చేస్తాడు. وأذان من الله ورسوله إلى الناس يوم الحج الأكبر أن الله بريء من المشركين ورسوله فإن تبتم فهو خير لكم وإن توليتم فاعلموا أنكم غير معجز الله وبشر الذين كفروا بعذاب أليم إلا الذين عاهدتم من المشركين ثم لم ينقصوكم شيئا ولم يظاهروا عليكم أحدا فأتموا إليهم عهدهم إلى مدتهم إن الله يحب المتقين فقد حج روجنا سمست برجلك الله ترفنني ఆయన ప్రవక్త తరఫు నుండి చెయ్యబడే బహిరంగ ప్రకటన ఏమిటంటే అల్లా ముష్రిక్కులకు ఏ విధంగానూ బాధ్యుడు కాడు. అలాగే ఆయన ప్రవక్త కూడా, ఇప్పుడు మీరు గనక పశ్చాత్తాపపడితే అది మీకే మేలు. ఒకవేళ విముఖులైతే మీరు అల్లాను అసత్తుడుగా చెయ్యలేరు అని బాగా అర్థం చేసుకోండి. ప్రవక్త తిరస్కరించేవారికి కఠిన శిక్షను గురించిన శుభవార్తను వినిపించు. మీరు ఒడంబడికలు కుదుర్చుకున్న ముష్రికులకు తప్ప, ఎందుకంటే వారు తమ ఒడంబడికలు నెరవేర్చటంలో మీ పట్ల ఏ లోపమూ చేయలేదు. మీకు వ్యతిరేకంగా ఎవరికీ సహాయం చేయలేదు. అటువంటి వారితో పాటు మీరు కూడా ఒడంబడికను గడువు వరకు పాటించండి. ఎందుకంటే అల్లా భయభక్తులు కలవాలంటేనే ఇష్టపడతాడు. فإذا سلخ الأشهر الحرم فاقتلوا المشركين حيث وجدتموهم وخذوهم واحصروهم واقعدوا لهم كل مرصد فإن تابوا وأقاموا الصلاة وآتوا الزكاة فخلوا سبيلهم إن الله غفور رحيم وإن أحد من المشركين استجارك فأجره حتى يسمع كلام الله ثم أبلغه مأمنه ذلك بأنهم قوم لا يعلمون كنوكا نسيبها ما سألوك لكي بوئينا ترواتا مشركوا لنو چمپنلي ఎక్కడ కనిపిస్తే అక్కడ ఇంకా వారిని పట్టుకోండి, చుట్టుముట్టండి, ప్రతి మాటు వద్ద వారి కొరకు పొంచి కూర్చోండి. తరువాత ఒకవేళ వారు పశ్చాత్తాపపడితే, నమాజును స్థాపిస్తే, జకాతు ఇస్తే వారిని విడిచిపెట్టండి. అల్లా మన్నించేవాడు కరుణించేవాడును. ఒకవేళ ముష్రిక్కులలో ఏ వ్యక్తి అయినా శరణు కోరి మీ వద్దకు రాదలిస్తే అల్లా గ్రంథాన్ని వినటానికి అతనికి శరణు ఇవ్వండి. అతడు అల్లా గ్రంథాన్ని వినే అంతవరకు, తరువాత అతనిని అతని భద్రతా స్థలం వరకు చేర్చండి. ఇలా ఎందుకు చెయ్యాలంటే వారికి గ్రంథజ్ఞానము లేదు కాబట్టి. كيف يكون للمشركين عهد عند الله وعند رسوله إلا الذين عاهدتم عند المسجد الحرام فما استقاموا لكم فاستقيموا لهم إن الله يحب المتقين كيف وإن يظهروا عليكم لا يرقبوا فيكم إلا ولا ذمة يرضونكم بأفواههم وتأذى قلوبهم وأكثرهم فاسقون اشتروا بآيات الله ثمنا قليلا فصدوا عن سبيله إنهم ساء ما كانوا يعملون لا يرقبون في مؤمن إلا ولا ذمة وأولئك هم المعتدون فإن تابوا وأقاموا الصلاة وآتوا الزكاة فإخوانكم في الدين ونفصل الآيات لقوم يعلمون وإن نكثوا أيمانهم من بعد عهدهم وطعنوا في دينكم فقاتلوا أئمة الكفر إنهم لا أيمان لهم لعلهم ينتهون ఈ ముష్రిక్కులకు అల్లా వద్ద ఆయన సందేశహరుని వద్ద ఒడంబడిక అనేది అసలు ఎలా సాధ్యం? మీరు మస్జిదే హరాము వద్ద ఒడంబడిక చేసుకున్న వారితో తప్ప వారు మీతో సరిగ్గా ఉన్నంత వరకు మీరు వారితో సరిగ్గా ఉండండి. ఎందుకంటే అల్లా భయభక్తులు కలవారంటే ఇష్టపడతాడు, కాని వారితో తప్ప. ఇతర ముష్రిక్కులతో ఏ ఒడంబడికైనా ఎలా సాధ్యం? వారి పరిస్థితి ఇలా ఉన్నప్పుడు, అంటే మీపై ప్రాబల్యం వహిస్తే మీ విషయంలో ఏ బంధుత్వాన్ని లెక్క చెయ్యరు, ఏ ఒడంబడిక బాధ్యతను ఖాతరు చెయ్యరు. వారు నోటి మాటలతో మిమ్మల్ని సమాధానపరచటానికి ప్రయత్నిస్తారు, కాని వారి మనస్సును మాత్రం తిరస్కరిస్తాయి. వారిలో చాలామంది దుర్మార్గులు. వారు అల్లా వాక్యాలను అల్పమైన ధరకు విక్రయించారు, అంతేకాదు అల్లా మార్గంలో అవరోధమై నిల్తున్నారు. వారు చేసినవి బహుచెడ్డ చేష్టలు. ఏ విశ్వాసి విషయంలోనైనా వారు బంధుత్వాన్ని గాని ఒడంబడిక బాధ్యతను గాని లెక్క చెయ్యరు. అతిక్రమణ అనేది ఎల్లప్పుడూ వారి వైపు నుండే జరిగింది. కనుక ఒకవేళ వారు పశ్చాత్తాపడితే, నమాజును స్థాపిస్తే, జకాతు ఇస్తే, వారు మీ ధార్మిక సోదరులే, విజ్ఞుల కొరకు మేము మా ఆజ్ఞలను ఇలా స్పష్టం చేస్తాము. ఒకవేళ ఒడంబడిక కుదుర్చుకున్న తరువాత వారు మళ్లీ తమ ప్రమాణాలను భగ్నం చేస్తే, మీ ధర్మంపై దాడులు చెయ్యటం ప్రారంభిస్తే, అవిశ్వాస పతాకధారులతో యుద్ధం చెయ్యండి. ఎందుకంటే వారి ప్రమాణాలు ఏమాత్రము నమ్మదగ్గవి కావు. బహుశా కరవాల శక్తి వల్లనే వారు మానుకోవచ్చు. فالله أحق أن تخشوه إن كنتم مؤمنين قاتلوهم يعذبهم الله بأيديكم ويخزهم وينصركم عليهم ويشفي صدور قوم مؤمنين ويذهب غيظ قلوبهم ويتوب الله على من يشاء والله عليم حكيم أم حسبتم أن تتركوا ولما يعلم الله الذين جاهدوا منكم ولم يتخذوا من دون الله ولا رسوله ولا المؤمنين وليجا والله خبير بما تعملون తమ వాగ్దానాలను భంగం చేస్తూ ఉన్న వారితో, సందేశహరుణ్ణి దేశం నుండి బహిష్కరించాలని నిర్ణయించుకున్న వారితో మీరు యుద్ధం చెయ్యరా? అతిక్రమణను ప్రారంభించింది వారే. మీరు వారికి భయపడుతున్నారా?

يحرمون ما حرم الله ورسوله ولا يدينون دين الحق من الذين أوتوا الكتاب حتى يعطوا الجزية عن يد وهم صاغرون وقالت اليهود عزير بن الله وقالت النصارى المسيح بن الله ذلك قولهم بأفواههم يضاهئون قول الذين كفروا من قبل قاتلهم الله أنى يؤفكون اتخذوا أحبارهم ورهبانهم أربابا من دون الله والمسيح ابن مريم وما أمروا إلا ليعبدوا إلها واحدا لا إله إلا هو سبحانه عما يشركون يريدون أن يطفئوا نور الله بأفواههم ويأبى الله إلا أن يتم نوره ولو كره الكافرون هو الذي أرسل رسوله بالهدى ودين الحق ليظهره على الدين كله ولو كره المشركون يا أيها الذين آمنوا إن كثيرا من الأحبار والرهبان ليأكلون أموال الناس بالباطل ويصدون عن سبيل الله والذين يكنزون الذهب والفضة ولا ينفقونها في سبيل الله فبشرهم بعذاب أليم يوم يحمى عليها في نار جهنم فتكوى بها جباههم وجنوبهم وظهورهم هذا ما كنزتم لأنفسكم فذوقوا ما كنتم تكنزون గ్రంథ ప్రజలలో అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించని వారును అల్లా ఆయన ప్రవక్త నిషిద్ధంగా నిర్ణయించిన దానిని నిషిద్ధంగా భావించని వారును ఇంకా సత్యధర్మాన్ని తమ ధర్మంగా చేసుకోని వారును అయిన వారికి వ్యతిరేకంగా యుద్ధం చెయ్యండి వారు స్వయంగా తమ చేతులతో జిజియా ఇచ్చే వరకు లోబడి ఉండే వరకు వారితో పోరాడండి ఉజైర్ అల్లా కుమారుడు అని యూదులు అంటారు మసీహ్ అల్లా కుమారుడు అని క్రైస్తవులు అంటారు వారికి పూర్వం అవిశ్వాసములో పడి ఉన్న వారి మాటలను అనుకరిస్తూ వారు తమ నోటితో అనే ఈ మాటలు నిరాధారమైనవి దేవుని దెబ్బ వారిపై పడుగాక వారెలా మోసపోతున్నారు వారు అల్లాను కాదని తమ పండితులను తమ సన్యాసులను తమ ప్రభువులుగా చేసుకున్నారు ఇంకా ఇదే విధంగా మరియము కుమారుడైన మసీహు కూడా వాస్తవానికి ఒకే దేవుని దాస్యం తప్ప మరెవరి దాస్యాన్ని చేసే ఆజ్ఞ వారికి ఇవ్వబడలేదు ఆయన తప్ప ఆరాధనకు అర్హుడైన వాడెవరూ లేరు ఆయన పరిశుద్ధుడు వారు అనే షిర్కు మాటలకు అతీతుడు వారు అల్లా జ్యోతిని తమ నోటితో ఊరి ఆర్పివేయాలని అనుకుంటున్నారు కాని అల్లా తన జ్యోతిని పరిపూర్ణం చెయ్యకుండా వదిలిపెట్టటానికి అంగీకరించడు అవిశ్వాసులకు ఇది ఎంత అయిష్టమైనా సరే తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్ని సత్యధర్మాన్ని ఇచ్చి పంపినవాడు అల్లాయే దానిని ఇతర అన్ని జీవన వ్యవస్థలపై ప్రవలింపచెయ్యాలని ముష్రికులకు ఇది ఎంత సహించడానిదైనా సరే విశ్వసించిన ప్రజలారా ఈ గ్రంథ ప్రజల యొక్క చాలామంది పండితుల స్థితి సన్యాసుల స్థితి ఎటువంటిదంటే వారు ప్రజల సొమ్మును అక్రమ పద్ధతుల ద్వారా తిరేస్తారు వారిని అల్లా మార్గం అనుసరించకుండా ఆపుతారు వెండి బంగారాలను పోగు చేసి వాటిని దైవ మార్గములో ఖర్చు పెట్టని వారికి యథాభరితమైన శిక్ష యొక్క శుభవార్తను అందజేయండి. ఈ వెండి బంగారాలు నరకాగ్నిలో కాల్చబడే ఒక రోజు వస్తుంది. వాటితోనే వారి నొసటిపై, వారి పార్శ్వాలపై, వీపులపై వాటలు వెయ్యబడతాయి. ఇది మీరు మీ కొరకు కూడబెట్టుకున్నది. ఇదిగో ఇక మీరు కూడబెట్టిన సంపదను రుచి చూడండి. إن عدة الشهور عند الله 12 شهرا في كتاب الله يوم خلق السماوات والأرض منها أربعة حرم ذلك الدين القيم فلا تظلموا فيهن أنفسكم وقاتلوا المشركين كافة كما يقاتلونكم كافة واعلموا أن الله مع المتقين إنما النسيء زيادة في الكفر يضل به الذين كفروا يحلونه عاما ويحرمونه عاما ليواطئوا عدة ما حرم الله فيحلوا ما حرم الله زين لهم سوء أعمالهم والله لا يهدي القوم الكافرين. యదార్థం ఏమిటంటే, ఆకాశాన్ని భూమిని అల్లా సృష్టించినప్పటి నుండి మాసాల సంఖ్య అల్లా గ్రంథములో 12 మాత్రమే. వాటిలో 4 నిషిద్ధ మాసాలు. ఇదే సరి అయిన గణన పద్ధతి. కనుక ఈ 4 మాసాలలో మీకు మీరు అన్యాయం చేసుకోకండి. ముష్రికులతో అందరూ కలిసి పోరాడండి. వారందరూ కలిసి మీతో పోరాడే విధంగా తెలుసుకోండి, అల్లా భయభక్తులు కలవారితోనే ఉంటాడని. నసీ అవిశ్వాసంలో ఒక అదనమైన అవిశ్వాసపు చేష్ట. దాని ద్వారా ఈ అవిశ్వాసులు మార్గభ్రష్టతకు గురి చెయ్యబడతారు. ఒక సంవత్సరం ఒక మాసాన్ని ధర్మసమ్మతం చేసుకుంటారు, మరొక సంవత్సరం దానినే నిషిద్ధం చేసేస్తారు. అల్లా నిషిద్ధం చేసిన మాసాల సంఖ్యను పూర్తి చెయ్యాలని, అల్లా నిషిద్ధం చేసిన దానిని ధర్మసమ్మతం చేసుకోవాలని కూడా. వారి దుష్కార్యాలు వారికి మనోహరమైనవిగా చెయ్యబడ్డాయి. అల్లా సత్య తిరస్కారులకు సన్మార్గం చూపడు. يا أيها الذين آمنوا ما لكم إذا قيل لكم انفروا في سبيل الله استاخلتم إلى الأرض أرضيتم بالحياة الدنيا من الآخرة فما متاع الحياة الدنيا في الآخرة إلا قليل إلا تنفروا يعذبكم عذابا أليما ويستبدل قوما غيركم ولا تضروه شيئا والله على كل شيء قدير إلا تنصروه فقد نصره الله إذ أخرجه الذين كفروا ثاني اثنين إذ هما في الغار إذ يقول لصاحبه لا تحزن إن الله معنا فأنزل الله سكينته عليه وأيده بجنود لم تروها وجعل كلمة الذين كفروا السفلى وكلمة الله هي العليا والله عزيز حكيم. విశ్వసించిన ప్రజలారా, మీకు ఏమైనది? మీతో అల్లా మార్గములో బయలుదేరండి అని చెప్పినప్పుడు మీరు నేలకు అతుక్కుపోయారు.

అల్లా తరఫు నుండి నిర్ణయించబడిన ఒక విధి. అల్లా అన్నీ ఎరిగినవాడు వివేకవంతుడూను. ومنهم الذين يؤذون النبي ويقولون هو أذن قل أذن خير لكم يؤمن بالله ويؤمن للمؤمنين ورحمة للذين آمنوا منكم والذين يؤذون رسول الله لهم عذاب أليم. وعلموا قنعوا ప్రవక్తను తమ మాటలతో నొప్పించేవారు ఉన్నారు. ఈ మనిషి ఎప్పుడూ చెప్పుడు మాటలు వింటాడు అని అంటారు. ఇలా చెప్పండి, ఆయన మీ మేలు కొరకే అలా ఉన్నాడు. అల్లాను విశ్వసిస్తాడు, విశ్వసించిన వారిని నమ్ముతాడు. మీరో విశ్వాసులైన వారి కొరకు పూర్తిగా కారుణ్యమూర్తి. అల్లా ప్రవక్తను నొప్పించేవారికి వ్యధాభరితమైన శిక్ష పడుతుంది. యహ్లికూన బిల్లాహి లకుమ్ లియుర్దూకుమ్ వల్లాహు వరసూలుహు అహక్కు అన్ యుర్దూహు ఇన్ కానూ ముమ్మినీన్ అలమ్ యఅలము అన్నహు మన్ యుహాదిదిల్లాహ వరసూలుహు ఫఅన్న లహు నార జహన్నమ ఖాలిదన్ ఫీహా వారు మీ ముందు ప్రమాణాలు చేస్తారు మిమ్మల్ని సంతోషపెట్టడానికి. వాస్తవానికి వారు విశ్వాసులే అయితే అల్లాను ఆయన ప్రవక్తను సంతోషపెట్టడానికి వారు చింతన చేయాలి. ఎందుకంటే వారు ఎక్కువ హక్కుదారులు. వారికి తెలియదా అల్లాను ఆయన ప్రవక్తను ఎదుర్కొనేవాడి కొరకు నరకాగ్ని ఉందని, అందులోనే కలకాలం ఉంటాడని. ఇది పెద్ద అవమానం. قل استهزئوا إن الله مخرج ما تحذرون ولئن سألتهم ليقولن إنما كنا نخوض ونلعب قل أبالله وآياته ورسوله كنتم تستهزئون لا تعتذروا قد كفرتم بعد إيمانكم إن نعفو عن طائفة منكم نعذب طائفة بأنهم كانوا مجرمين. ఈ కపటులు భయపడుతున్నారు. వారి హృదయాలలో ఉన్న రహస్యాలను బయట పెట్టే సూరా ఏదైనా ముస్లిములపై అవతరిస్తుందేమో అని ప్రవక్త వారితో ఇలా అను, ఇంకా ఎగతాళి చెయ్యండి. బయట పడుతుందని మీరు భయపడుతూ ఉన్న ఆ విషయాన్నే అల్లా బయట పెట్టబోతున్నాడు. మీరు చెప్పుకుంటూ ఉన్న విషయం ఏమిటి అని ఒకవేళ వారిని అడిగితే, మేము సరదాగా వేళాకోళంగా మాట్లాడుకుంటున్నాము అని తక్షణం బదులు చెబుతారు. వారితో ఇలా అను, మీ వేళాకోళం అల్లాతోనా, ఆయన వాక్యాలతోనా, ఆయన ప్రవక్తతోనా? ఇక సాకులు చెప్పకండి. మీరు విశ్వసించిన తరువాత అవిశ్వాసానికి పాల్పడ్డారు. ఒకవేళ మేము మీలో ఒక వర్గాన్ని క్షమించినా రెండో వర్గానికి మాత్రం తప్పనిసరిగా శిక్ష విధిస్తాము. ఎందుకంటే వారు అపరాధులు. يأمرون بالمنكر وينهون عن المعروف ويقبضون أيديهم نسوا الله فنسيهم إن المنافقين هم الفاسقون وعد الله المنافقين والمنافقات والكفار نار جهنم خالدين فيها

వారి మీదనే అల్లా తన కారుణ్యాన్ని తప్పకుండా అవతరింపజేస్తాడు. నిశ్చయంగా అల్లా అందరికంటే ప్రబలుడు, వివేకవంతుడు, వివేచనాపరుడును. విశ్వాసులైన ఈ పురుషులకు స్త్రీలకు అల్లా వాగ్దానం చేశాడు, క్రింద కాలువలు ప్రవహించే తోటలను వారికి ఇస్తాను అని. వారు వాటిలో శాశ్వతంగా ఉంటారు. నిత్యము కళకళలాడే ఆ ఉద్యానవనాలలో వారి కొరకు పరిశుద్ధమైన నివాసాలు ఉంటాయి. ఇంకా అన్నింటికంటే మించిన అల్లా ప్రసన్నత వారికి లభిస్తుంది. అదే గొప్ప సాఫల్యం. يا أيها النبي جاهد الكفار والمنافقين واغلظ عليهم ومأواهم جهنم وبئس المصير يحلفون بالله ما قالوا ولقد قالوا كلمة الكفر وكفروا بعد إسلامهم وهموا بما لم ينالوا وما نقموا إلا أن أغناهم الله ورسوله من فضله فإن يتوبوا يك خيرا لهم وإن يتولوا يعذبهم الله عذابا أليما في الدنيا والآخرة وما لهم في الأرض من ولي ولا نصير. ప్రవక్త, అవిశ్వాసులు, కపటులు, ఈ ఉభయులను పూర్తి శక్తితో ఎదుర్కో. వారితో కఠినంగా వ్యవహరించు. చివరకు వారి నివాస స్థలం నరకమే. అది అతి పెద్ద నివాస స్థలం. మేము ఆ మాటను అనలేదు అని వారు మాటిమాటికి దేవునిపై ప్రమాణం చేసి అంటారు. వాస్తవానికి వారు ఆ అవిశ్వాసపు మాటను అన్నారు. వారు ఇస్లామును స్వీకరించిన తరువాత అవిశ్వాసానికి ఒడిగట్టారు. వారు దేనిని చెయ్యాలని అనుకున్నారో దానిని చెయ్యలేకపోయారు. అల్లాహ్ ఆయన ప్రవక్త తమ అనుగ్రహంతో వారిని సంపన్నులుగా చేశారనే కదా వారు ఆగ్రహిస్తున్నారు. ఇక వారు తమ వైఖరిని మానుకుంటే అది వారికే మేలు. వారు గనక మానుకోకపోతే అల్లాహ్ వారికి అత్యంత బాధాకరమైన శిక్ష విధిస్తాడు. ప్రపంచములోనూ పరలోకములోనూ వారిని సమర్థించేవాడు, వారికి సహాయం చేసేవాడు ఇలాలో ఎవ్వరూ లేరు. فلما آتاهم من فضله بخلوا به وتولوا وهم معرضون فأعقبهم نفاقا في قلوبهم إلى يوم يلقونه بما أخلفوا الله ما وعدوه وبما كانوا يكذبون أَلَمْ يَعْلَمُوا أَنَّ اللَّهَ يَعْلَمُ سِرَّهُمْ وَنَجْوَاهُمْ وَأَنَّ اللَّهَ عَلَّامُ الْغُيُوبِ الَّذِينَ يَلْمِزُونَ الْمُطَّوِّعِينَ مِنَ الْمُؤْمِنِينَ فِي الصَّدَقَاتِ وَالَّذِينَ لَا يَجِدُونَ إِلَّا جُهْدَهُمْ والذين لا يجدون إلا جهدهم فيسخرون منهم سخر الله منهم ولهم عذاب أليم استغفر لهم أو لا تستغفر لهم إن تستغفر لهم سبعين مرة فلن يغفر الله لهم ذلك بأنهم كفروا بالله ورسوله والله لا يهدي القوم الفاسقين. ఆయన గనక

إنهم كفروا بالله ورسوله وماتوا وهم فاسقون ولا تعجبك أموالهم وأولادهم إنما يريد الله أن يعذبهم بها في الدنيا وتزهق أنفسهم وهم كافرون ఇక ముందు వారిలో ఎవడైనా మరణిస్తే అతడి జనాగానవాదును కూడా నీవు ఎంతమాత్రం చెయ్యకు. ఎన్నడూ అతడి గోరీ వద్ద నిలబడకు, ఎందుకంటే వారు అల్లాను ఆయన ప్రవక్తను తిరస్కరించారు. ఇంకా వారు ద్రోహులుగానే మరణించారు. వారి సంపద, వారి అధిక సంతానము నిన్ను మోసానికి గురి చెయ్యకూడదు. ఈ సంపద ద్వారా, ఈ సంతానం ద్వారా వారిని ఈ ప్రపంచంలోనే శిక్షించాలని, వారి ప్రాణాలు వారు అవిశ్వాసులుగా ఉన్న స్థితిలోనే పోవాలని అల్లా సంకల్పించాడు. وَإِذَا أُنْزِلَتْ سُورَةٌ أَنْ آمِنُوا بِاللَّهِ وَجَاهِدُوا مَعَ رَسُولِهِ اسْتَأْذَنَكَ أُولُو الطَّوْلِ مِنْهُمْ وَقَالُوا ذَرْنَا نَكُنْ مَعَ الْقَاعِدِينَ رَضُوا بِأَنْ يَكُونُوا مَعَ الْخَوَالِفِ وَطُبِعَ عَلَى قُلُوبِهِمْ فَهُمْ لَا يَفْقَهُونَ لكن الرسول والذين آمنوا معه جاهدوا بأموالهم وأنفسهم وأولئك لهم الخيرات وأولئك هم المفلحون أعد الله لهم جنات تجري من تحتها الأنهار خالدين فيها ذلك الفوز العظيم الله విశ్వసిం చండి ఆయన ప్రవక్తతో కలసి పోరాడండి అనే విషయం కల సూరా ఏదైనా అవతరించినప్పుడల్లా వారిలో సమర్థులైన వారే తమను పోరాటంలో పాల్గొనటం గురించి మన్నించాలని నీకు విజ్ఞప్తి చేయటాన్ని నీవు గమనించావు. మేము కూర్చుండిపోయే వారితో ఉండిపోతాము, మమ్మల్ని వదిలిపెట్టండి అని వారు అన్నారు. వారు ఇంటిలో కూర్చుండిపోయే స్త్రీలలో చేరిపోవటానికి ఇష్టపడ్డారు. వారి హృదయాలపై ముద్ర వేయబడింది, అందువల్ల వారికి ఇప్పుడు ఏమీ అర్థం కాదు. దీనికి భిన్నంగా ప్రవక్తతో పాటు విశ్వసించిన వారు తమ ప్రాణాలతో తమ సంపదలతో పోరాడారు, కనుక ఇప్పుడు అన్ని వేళ్లు వారికే, ఇంకా వారే సాఫల్యాన్ని పొందుతారు. అల్లా వారి కొరకు క్రింద కాలువలు ప్రవహించే ఉపవనాలను సిద్ధం చేసి ఉంచాడు, వాటిలో వారు కరకాలం ఉంటారు. ఇదే గొప్ప సాఫల్యం. وجاء المعذرون من الأعراب ليؤذن لهم وقعد الذين كذبوا الله ورسوله سيصيب الذين كفروا منهم عذاب أليم يداري أربن كورا شعلاما بوتشار تام كورا لنك أمدك ووتانك أنواتك وسم ساكل كتشار ఈ విధంగా అల్లాకు ఆయన ప్రవక్తకు విశ్వాస విషయంలో అబద్ధపు వాగ్దానం చేసిన వారు వెనుకనే కూర్చుండిపోయారు. ఎదారి అరబ్బులలో అవిశ్వాస వైఖరిని అవలంబించిన వారు త్వరలోనే బాధాకరమైన శిక్షకు గురి అవుతారు. ليس على الضعفاء ولا على المرضى ولا على الذين لا يجدون ما ينفقون حرج إذا نصحوا لله ورسوله ما على المحسنين من سبيل والله غفور رحيم ولا على الذين إذا ما أتوك لتحملهم قلت لا أجد ما أحملكم عليه

వారి అసలు స్థానం నరకం. అది వారి సంపాదనకు ప్రతిఫలంగా వారికి లభిస్తుంది. వారు నీ సమక్షములో ప్రమాణాలు చేస్తారు వారికి నీవు ప్రసన్నుడవు కావాలని. వాస్తవానికి ఒకవేళ నీవు వారి పట్ల ప్రసన్నత చూపినా అల్లా మటుకు అటువంటి విద్రోహులకు ఎన్నటికీ ప్రసన్నుడు కాడు. الأعراب أشد كفرا ونفاقا وأجدر ألا يعلموا حدود ما أنزل الله على رسوله والله عليم حكيم ومن الأعراب من يتخذ ما ينفق مغرما ويتربص بكم الدوائر عليهم دائرة السوء والله سميع عليم ومن الأعراب من يؤمن بالله واليوم الآخر ويتخذ ما ينفق قربات عند الله وَيَتَّخِذُ مَا يُنْفِقُ قُرْبَاتٍ عِنْدَ اللَّهِ وَصَلَوَاتِ الرَّسُولِ أَلَا إِنَّهَا قُرْبَةٌ لَهُمْ سَيُدْخِلُهُمُ اللَّهُ فِي رَحْمَتِهِ إِنَّ اللَّهَ غَفُورٌ رَحِيمٌ. إِي إِلَارِ أَرَبُّلُ أَوِسْوَاسَمْ وِشَيَوْلُ كَاپَتْيَمْ وِشَيَوْلُ బహుమూర్ఖులు. కనుక అల్లాహ్ తన ప్రవక్తపై అవతరింపజేసిన ధర్మం యొక్క హద్దులు వారికి తెలియకుండా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అల్లాకు అన్నీ తెలుసు. ఆయన జ్ఞానీ వివేకవంతుడూను. దేవుని మార్గములో ఖర్చు పెడుతున్నప్పుడు అది బలవంతంగా తమపై రుద్దబడిందని భావించేవారు ఈ ఎడారి అరబ్బులలో కొందరు ఉన్నారు. మీ విషయములో వారు కాలం మార్పుల కోసం నిరీక్షిస్తున్నారు. వాస్తవానికి సంకట వలయం స్వయంగా వారినే చుట్టుముట్టి ఉంది. అల్లాహ్ అంతా వింటాడు. ఆయనకు అన్నీ తెలుసు. ఈ ఎడారి అరబ్బులలోనే ఇంకా కొంతమంది ఉన్నారు. వారు అల్లాను అంతిమ దినాన్ని విశ్వసిస్తారు. తాము ఖర్చు చేసేదానిని అల్లా సాన్నిహిత్యం పొందటానికి, ప్రవక్త నుండి దేవుని కారుణ్యానికై ప్రార్థనలు పొందటానికి సాధనంగా చేసుకుంటారు. అవును, అది నిశ్చయంగా అల్లా సాన్నిహిత్యాన్ని పొందటానికి సాధనమే. అల్లాహ్ తప్పకుండా వారిని తన కారుణ్యములోకి ప్రవేశింపజేస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ క్షమించేవాడు కరుణించేవాడును. السابقون الأولون من المهاجرين والأنصار والذين اتبعوهم بإحسان رضي الله عنهم ورضوا عنه وأعد لهم جنات تجري تحتها الأنهار خالدين فيها أبدا ذلك الفوز العظيم. అందరికంటే ముందు విశ్వాస సందేశాన్ని స్వీకరించటానికి ముందంజ వేసిన వలస వచ్చిన వారి పట్ల, ఆశ్రయమిచ్చిన వారి పట్ల, తరువాత నిజాయితీతో వారి వెనుక వచ్చిన వారి పట్ల అల్లాహ్ తృప్తి చెందాడు. వారు కూడా అల్లాహ్ పట్ల తృప్తి చెందారు. అల్లాహ్ వారి కొరకు క్రింద శెలయేళ్లు ప్రవహించే ఉద్యానవనాలను సిద్ధపరచి ఉంచాడు. వారు వాటిలో సదా ఉంటారు. ఇదే మహత్తరమైన సాఫల్యం.